సత్యవిరద్ధర్యు అచ్యుతపాదాగ్నేత్ అచ్యుతమనావర్త అనాదిశ్యశ్చాపిగరో అయాస్య ఉద్గాత వాచస్పతే హృద్విధే నామన్ విధేమతే నామ విధేయమస్మాకన్నామ వాచస్పతి స్వమపాద్ మాదే వ్యస్తం దృశ్యేది మా మనుష్య నమో దివే నమ పృథివ్యై స్వాహా వాగ్ధోత దీక్షాపత్ని వాతోధ్వర్యు ఆపోభిగర మనోహరి తపసి జుహోమి భూర్భువ స్వ బ్రహ్మస్వయంభు బ్రహ్మణే స్వయంభువే స్వాహా బ్రాహ్మణ ఏకహోత స యజ్ఞ సమే దాతు ప్రజాన్ పశూన్ పుష్టింజస యజ్ఞశ్చ మే భూయాత్ అగ్రద్విహోదా సభర్త సమే దాతు ప్రజాన్ పశూన్ పుష్టింజస భర్త చ మే భూయాత్ పృథివీత్రిహోదా సప్రతిష్ట సమే దాతు ప్రజాన్ పశూన్ పుష్టింజస ప్రతిష్టా చ మే భూయాత్ అంతరిక్షం చతుర్హోదా సవిష్ఠా సమే దాదు ప్రజాం పశూన్పుష్టింజస విష్ఠాష్టమే భూయాద్ వాయు పంచహోత స ప్రాణ సమే దాదు ప్రజాం పశూన్పుష్టింజస ప్రాణశ్చమే భూయాద్ చంద్రమా షడ్హోత సర్తోన్కల్పయాది సమే దాదు ప్రజాం పశూన్పుష్టింజస ఋతవశ్చమే కల్పంతా అన్నగం సప్తహోత స ప్రాణస్య ప్రాణ సమే దాదు ప్రజాం పశూన్పుష్టింజస ప్రాణస్య చ మే ప్రాణో భూయాద్ యోరష్టహోత సోమాదృష్ట సమే దాదు ప్రజాం పశూన్పుష్టింజస అనాదృష్ట భూయాసం ఆదిత్యో నవహోత స తేజస్వీ సమే దాదు ప్రజాం పశూన్పుష్టింజస తేజస్వీ చ భూయాసం ప్రజాపతిర్దశహోత స ఇదం సర్వం సమే దాదు ప్రజాం పశూన్పుష్టింజస సర్వం చ మే భూయాత్ అగ్నిర్యజుర్భిః సవితా స్తోమైః ఇంద్రముత్సామదైః మిత్రావరుణా వాసిషాః అంగిరసోభిః అగ్నిభిః మరుదస్సదోహవిర్ధానాభ్యాం ఆపప్రోక్షణేభిః ఓషధయా బర్హిషా అజిర్వేద్యా సోమో దీక్షయా తష్టేధ్నేన విష్ణుర్యజ్ఞేన వసవాజ్యేన ఆదిత్యా దక్షిణాభిః విశ్వే దేవా ఊర్జా ఓషాశ్వకాకారేణ బృహస్పతి పురోధయా ప్రజాపతిరుద్గీథేన అంతరిక్షం పవిత్రేణ వాయుపాత్రైః అహగ్నిశ్రద్ధయా సేనేంద్రస్య ధేనా బృహస్పతేః పథ్యాభూష్ణః వాగ్వాయోః రేక్షా సోమస్య పృథివ్యగ్నేః వసూనాం గాయత్రీ రుద్రాణాం దృష్టుక ఆదిత్యానాం జగతి విష్ణోర్నుష్టుక వరుణస్య విరాట్ యజ్ఞస్య పంక్తిః ప్రజాపతే అరుణమునిః మిత్రస్య శ్రద్ధ సవితః ప్రసూతిః సూర్యస్య మరీచిః చంద్రమసోరోహిణీ ఋషీణామరుంధతి పర్జన్యస్య విద్యుత్ తదస్రో దిశః తదస్రోవాంతరదిశాః అహశ్చరాత్రిశ్చ కృషిశ్చ వృష్టిశ్చ కృషిశ్చాపతిశ్చ ఆపశ్చౌషధయశ్చ ఊర్జసోన్నతా చ దేవానాం పత్నయః దేవస్యత్వాచ విదుఃప్రథవే అశ్వినాత్ బాహుభ్యాం ఓష్ణాస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజాత్వాణేదేవక్షిణేగ్నేహేణ్యం తేనామృతమస్యాం అయోధాత్రే అయోమహ్యమస్తు ప్రతిగ్రహేత్రే కైరంగస్మాదాద్ కామః కామాయ కామోదాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన ప్రతిగృహ్ణామి కామైతత్తే ఏషా తే కామచక్షిణా ఉత్తానస్వాంగేరస ప్రతిగృహ్ణాదు సోమాయ వాస రుద్రాయ కాం వరుణాయాశ్వం ప్రజాపతయే పురుషం మనవే దర్పం పష్పేజాం ఓష్ణేవిం నిరుత్యాశ్వతరగర్ధసౌ హిమవతో హస్తినం గంధర్వాప్సరాభ్యస్త్రగలంకరణే విశ్వేభ్యో దేవేభ్యో ధాన్యం వాచేన్నం బ్రహ్మణవోదనం సముద్రాయాపః ఉత్తానాయాంగీరసాయానః వైశ్వానరాయరథం వైశ్వానర ప్రత్నథానాగమానుపత్ ఇహ పృష్ఠం బంధమాన సుమన్మభిః సమోర్భవజ్జనగద్దంతవేధనం సమానమజ్మాపర్యాదిరాగ్రిభిః రాజాత్వరుణోనే విలక్షణే వైశ్వానరాయరథం తేనామృతమస్యాయోదాత్రే మయోహ్యమస్త ప్రతిగ్రహేత్రే కైలంకస్మాదాల్ కామ కామాయ కామోదాత కామ ప్రతిగ్రహీత కామకం సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహ్ణామి కామే తత్తే ఏషాచే కామదక్షిణ ఉత్తానస్వాంగేరథ ప్రతిగృహ్ణాదు సువర్ణం ధర్మం పరివేదవేనం ఇంద్రస్యాత్మానంద సథాచరంతం అంతఃసముద్రే మనసాచరంతం బ్రహ్మాన్న విందద్దశహోదారమన్నే అంతః ప్రవిష్ట శాస్తాజనానాం ఏకస్తం బహుధా విచారః శతకం శుక్రాణి యత్రైకం భవంతి సర్వే వేదా యత్రైకం భవంతి సర్వే హోదారో యత్రైకం భవంతి సమానసేన ఆత్మా జనానాం అంతః ప్రవిష్ట శాస్తాజనానాకం సర్వా ఆత్మా సర్వాః ప్రజాయత్రైకం భవంతి చతుర్హోదారో యత్ర సంపదం గచ్చంతి దేవైః సమానసేన ఆత్మా జనానాం బ్రహ్మేంద్రమగ్నిం జగత ప్రతిష్టాం దివ ఆత్మానకుం సవితారం బృహస్పతిం చతుర్హోదారం ప్రతిశోణగుప్తం వాచో వీర్యం తమసాన్వవిందత్ అంతః ప్రవిష్టం కర్తారమేతం ప్రష్టారకం రూపాణి వికుర్వంతం విపశ్యం అమృతస్య ప్రాణయజ్ఞమేతం చతుర్హోతునామాత్మానం కవయో నిచిత్యుః అంతః ప్రవిష్టం కర్తారమేతం దేవానాం బంధునిహితం గుహాసు అమృతేన కృత్తం యజ్ఞమేతం చతుర్హోతునామాత్మానం కవయో నిచిత్యుః శతం నిహితః పరివేద విశ్వా విశ్వపాలః విశ్వమిదం వృణాతి ఇంద్రస్యాత్మానిహితః పంచహోత అమృతం దేవానామాయ ప్రజానాం ఇంద్రకం రాజానకం సవితారమేతం వాయోరాత్మానం కవయో నిచిక్యుః అశ్వినిం రశ్వీనాం మధ్యేతపంతం ఋతస్య పదే కవయో నిపాహంతి యాండకోశే భువనం విభర్తి అనభిన్నస్తన్నసలోకాన్ విచష్టే యస్యాండకోశకం సుష్మమాహ ప్రాణముండ్వం తేన కృత్తామృతేనాహమస్మి సువర్ణం కోశకం మృదసా పరీవృతం దేవానాం వసుధానీం విరాజం అమృతస్య పూర్ణాంతాముకలాం విచక్షతే పాదకం షడ్ఢోదన్నగిలా వివిత్సే కేన తవ పంచోదగృప్తాః ఉదవా షడ్ఢా మనసోదగృప్తాః తకం షడ్ఢోదార పదభిః కల్పమానం రథస్య పదే కవయో నిపాహంతి అంధః ప్రవిష్టం కర్తారమేతం అంధశ్చంద్రమసి మనసాచరంతం సహేమ సందంత విజాంతి దేవాః ఇంద్రస్యాత్మానం సదాచరంతం ఇంద్రో రాజా జగతో యీషే సప్తహోదా సప్తధా విముక్తః పరేణ తంతం పరిషిచ్యమానం అంతరాదిత్యే మనసాచరంతం దేవానాకం హృదయం బ్రహ్మాన్వలిందత బ్రహ్మైతద్బ్రహ్మణ బుద్ధభార అర్కగృష్టోదంతకం శరీరస్య మధ్యే ఆయస్మిన్ సప్తమేరవః నేహంతి బహులాగశ్రియం బహ్వస్వామింద్రగోమతీం అచ్యుతాం బహులాగశ్రియం సహరేర్వసువీత్తమః ఏదీంద్రాయ బిన్వతే బహ్వస్వామింద్రగోమతీం అచ్యుతాం బహులాగశ్రియం మహ్యమింద్రో నియచ్చతు శతకం శతాస్తి యుక్తాహరీణాం అర్వాణాయాతవసుభేరస్మినింద్రః పరమగృహమాన బహులాగశ్రియం అశ్వేంద్రస్ సవితా మే నియచ్చతు ఘృతం తేజో మధుమతింద్రియం మయ్యయమగ్నిర్దధాతు హరిప్రదంగః పటవే సుపర్ణః వివిక్షయో నభసాగయేతి స ఇంద్రకామవరం దదాతు పంచారం చక్రం పరివర్తతే పృథో హిరణ్యజ్యోతిస్సరిస్య మధ్యే అజస్వం జ్యోతిర్నభసా సర్పజేతి స ఇంద్రకామవరం దదాతు సప్తయుంజంతిరసమేకచక్రం ఏకో అశ్వావహసర్పనామాభిచక్రమజరమనర్వం ఏనేమా విశ్వాభువనాని తస్తుః భద్రం పశ్యన్ తపసే దురగ్రే తపోదేక్షామజయస్సు వర్వితః తదః క్షత్రం ఫలమోజశ్చ జాతం తదస్మై దేవాభిజన్నమంత శ్వేతకం రశ్మింభో భుజ్యమానం అభాన్నేతారం భువనస్య గోపా ఇంద్ర నిజక్యః పరమే వ్యోమన్ రోహిణే పింగళా ఏకరూపాః క్షరంజే పింగళా ఏకరూపాః శతం సహస్రాణి ప్రయుతాని నావ్యానాం అయ్య శ్వేతో రశ్మిః పరిసర్వమిదం జగత్ ప్రజాం పశూంధనాని అస్మాకం దదాతు శ్వేతో రశ్మిః పరిసర్వం బభూవ సువర్ణహ్యం పశూన్ విశ్వరూపాన్ పతంగమత్తమసురస్య మాయయా కృతా పశ్యంతి మనసా మనీషిణః సముద్రే అంతఃకపయో విచక్షతే మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః పతంగో వాచం మనసా విభర్తి గంధర్వోపద్రే అంధః తాన్ ద్యోతమానాగస్పర్యం మనీషా ఋతస్య పదే కవయో నిపాంతి ఏ గ్రామ్యాః పశవో విశ్వరూపాః విరూపాః సంతోపగుధైకరూపాః అగ్న్యస్తాగుమగ్రే పరమోక్తుదేవః ప్రజాపతి ప్రజయా సంవిధానః వీతగ్నిస్తుకేస్తుకే యోమస్మాసు నియక్షతం ప్రప్రయజ్ఞపచంతిరా ఏ గ్రామ్యాః పశవో విశ్వరూపాః విరూపాః సంతోపగుధైకరూపాః తేషాగుం సప్తానామిగలంతిరస్తు రాయస్పోషాయ సుప్రజాస్త్వాయ సువీర్యాయ యారణ్యాః పశవో విశ్వరూపాః విరూపాః సంతోపగుధైకరూపాః వాయుస్తాగుమగ్రే ప్రమోక్తుదేవః ప్రజాపతిః ప్రజయా సంవిధానః ఇడాయే సప్తం శతవత్సరాచరం ఏవాన్వవిందం గుహాహితం యారణ్యాః పశవో విశ్వరూపాః విరూపాః సంతోపగుధైకరూపాః తేషాగుం సప్తానామిహరంతిరస్తు రాయస్పోషాయ సుప్రజాస్త్వాయ సువీర్యాయ సహస్రశీర్షా పురుషః సహస్రాక్షసహస్రపాద్ స్వభూమిం విశ్వతో భూత్వా అత్యదిష్టద్దశాంగులం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామతత్వశేషాణః హిరణ్యేనాధిరోహతి ఏకావానస్య మహిమా అథోధ్యాయాగిశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవుదే పురుషః పాదోస్యేహాభవాత్మనః తదో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్విరాడజాయత నిరాజోధిపూరుషః సుజాతోత్యరిచ్యత పశ్చాద్వో విమసా పురః యత్పురుషేణ హరిషా దేవాయజ్ఞమతన్వత వసంతోస్యాసీదార్జ్యం గ్రేష్మ శరద్ధరిః సప్తాస్యాసన్పరిధయః తిస్సప్తసమిధ కృతాః దేవాయద్యజ్ఞం తన్వానాః అబధ్యన్ పురుషం వశం నైయజ్ఞం పరిహిర ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః ఏన దేవాయజంత సాధ్యాషయస్థయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాజ్ఞం అశోకస్థాగశ్చక్రేవాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః ఋజః సామాని యజ్ఞిరే ఛందాగుంసి యజ్ఞిరే తస్మాద్ ఋజస్తస్మాదజాయత తస్మాదశ్వాజాయంత ఏకేకో భయాదుదః గావోహ యజ్ఞిరే తస్మాద్ తస్మాజ్జాతాజావయః యత్పురుషం విదధుః కథిధార్యకల్పయన్ ముఖజ్ఞమస్యతో బాహో కావోరోపాదావుచ్యేతే బ్రాహ్మణాస్య ముఖమాసీత్ బాహోరాజన్యః కృతః పౌరోతరస్య యద్వైష్యః అభ్యాగం సోద్రోజాయత చంద్రమా మనసో జాతః చక్షోసూర్యోజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయుజాయత నాభ్యాచైరంతరిక్షం శేష్ణాద్యో సమవర్తత పద్భ్యాం భూమిశ్రాత్ర తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవన్మంతమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని కృత్వాభివదనయదాస్వే ధాతా పురస్తాద్యముదాజహార శక్రప్రవిద్వాన్ ప్రతిశతస్రః తమేవం విద్వానముదేకపవతి నాణ్యపంథాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమైదం తదేవాః తాధర్మాణి ప్రథమాణ్యాసన్ హణాకం మహిమానస్పజంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అభ్యః సంబోధ పృథివ్యేన సాక్ష్యా విశ్వకర్మణ సమవర్తతాధి తస్య ప్రవక్తా విదశద్రూపమేది తద్దురుడస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవన్నంతమసః పరస్తాత్ తమేవం విద్వానముదేహ భవతి నాణ్యపంథా విద్యదేయనాయ ప్రజాపతిష్టరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి మేధసః యో దేవేభ్యాధిపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుజాయ బ్రాహ్మయే ఇదం బ్రాహ్మణ్ జనయంతః దేవాగ్రే విదబ్రువన్ యస్తైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవాసన్వశే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో హోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ సర్వం మనిషాణ భర్తా సంభ్రియమాణో విభక్తి ఏకో దేవో బహుధా నిమిష్ట యదా భారం తంత్రయతే స భర్తం నిధాయ భారం పునరస్తమేతి తమేవ మృత్యుమృతంతమాహు తం భర్తారంతముగోప్తారమాహుః సభృతో భ్రియమాణో విభక్తి యగేణం వేద సత్యేన భర్తం సద్యో జాతముదజహాత్యేజ ఉతో జనంతన్నజహాత్యేకం ఉతో బహూనేకమహర్జహార అతంత్రో దేవస్థలమేవ ప్రాక్షః యస్తద్వేదగిరా బభూవ సంధాన్ధ్యాగం సంసథే బ్రహ్మణేజ రమతే తస్మిన్నుతజీర్ణేశయానే నైనం జహాత్యః పూర్వేషు వామాభోను సర్వాశ్చరంతి జానతి తత్సం వయసా పునానాః తమగ్నికం హవ్యవాహకం సంచే త్వం భర్తా మాతరి స్వాహ ప్రజానాః తం యజ్ఞస్తమువేవాసి సోమః తవ దేవాః మమాయంతి సర్వే త్వమేకోసి బహూన న ప్రవిష్టః నమస్తేరస్తు దుభవో మహేధి నమో వామస్తు సునతకం హవం మే ప్రాణాపానావజనకం సంచరంతో వయామి వాం బ్రహ్మణా తూర్తమేతం యో మాం వేక్షితం జహితం యువానా ప్రాణాపానో సంవిధానో జహితం అముష్యాసు నామాతంకసాథాం తం మే దేవా బ్రహ్మణా సంవిధానో బధాయ దత్తంతమహగం హనామి అసజ్జాన సదాబూవ ఏయం జజాన సౌగోపో అస్యా యదా భారం తంత్రయతే స భక్తం పరాస్య భారం పునరస్తమేతే తద్వైత్వం ప్రాణో అభవః మహాన్ భోగ ప్రజాపతేః భుజః కరిష్యమాణః యద్దేవాన్ ప్రాణయోనవ హరికుం హరంతమనియంతి దేవాః నిష్పశ్చేతానం వృణభం మదీనాం బ్రహ్మస్వరూపమనుమేతమాగాత్ అయనం మా వివశేర్విక్రమస్వ మాశిరా మృత్యోమాపధీః మామేవలం విగృహో మా ప్రమోషీః ప్రజాం మామే దీర్ఘాయుగ్రహ విచక్షసం త్వామిషా విధేమ సద్యశ్చకమానాయ ప్రవేపానాయ మృత్యవే ప్రాస్మాశాశృణ్వన్ కామేనాజనయన్ పునః కామేణ మే కామాగాత్ హృదయాధృదయం మృత్యోః ఇదమేషా మత ప్రియం తదైతోపమామభి పరం మృత్యోనుపరేషాస్తేతరో దేవయానాత్ చక్షుష్పతే సంహతే బ్రవీమి మాన ప్రజాగమలేమోదవీరాన్ ప్రపూర్వ్యం మనసా వందమానః నాథమానామృతభంజర్షణీనా యః ప్రజానామేకదాన్మానుషీణాం మృత్యుంజయే ప్రథమజామృతస్య కరణిర్విశ్వదర్శిలోజ్యో నిష్కృతిసూర్య విశ్వమాభాసిలోచనం వయాగృహేలోజసూర్యాయత్వాజస్పతయేషదేయోజసూర్యాయత్వాజస్పతే ఆప్యాయస్వమజిందమసోమ విశ్వాభిరోతిభిః భవాన స ప్రథస్తమః ఏయష్టేయే పూర్వతరామస్యన్మిచ్ఛందే మృషసం మర్త్యాదః అస్మాభిక్ష్యాభూతోయేయేషు పశ్యాన్ జ్యోతిష్పదేం ద్వాదారయామి జ్యోతిష్కృతం ద్వాదారయామి జ్యోతిర్మిదం ద్వాదారయామి భాస్పదేం ద్వాదారయామి జ్వలందేం ద్వాదారయామి మల్మలాభవందేం ద్వాదారయామి దీప్యమానాం ద్వాదారయామి రోచమానాం ద్వాదారయామి రస్నాం ద్వాదారయామి జ్యోతిషం ద్వాదారయామి బోధయంతేం ద్వాదారయామి ఆకృతేం ద్వాదారయామి ప్రయాసాయ స్వాహాయాసాయ స్వాహాయాసాయ స్వాహా వియాసాయ స్వాహోద్యాసాయ స్వాహా వయాసాయ స్వాహా స్వాహా శోకాయ స్వాహా తప్యత్వే స్వాహా తపదే స్వాహా బ్రహ్మహత్యాయ స్వాహా సర్వస్మై స్వాహా చింతకం సంతానేన భవై యజ్ఞా రుద్రం తనిం నామ శుభదిగ్స్థూల హృదయేన హృదయేన రుద్రం లోహితేన సర్వం మనస్నాభ్యాం మహాదేవ మంత్రపాష్పేన ఉరిష్టగణకం శృంగేన కోశ్యాభ్యాం తచ్ఛయ్యో రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపదయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధ్వంజిగాదుభేణజం షన్నాస్తుపదే షంజతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ఓం నమో నమదందో ఓం శాంతి శాంతి శాంతిః నమో వాచే యాచో దిజాయాచానుజితా తస్తే వాచే నమో నమో వాచే నమో వాచస్పదయే నమరిషభ్యో మంత్రగరుభ్యో మంత్రపదిభ్యో మామామృషయో మంత్రగృదా మంత్రపదయ పరాదుర్మామృషే మంత్రగృదా మంత్రపదేం పరాదాం వైశ్వదేవేం వాచముద్యాసకం శివామదస్తాంజుష్టాన్ దేవేభ్యః శర్మవేభ్యో శర్మ పృథివీ శర్మ విశ్వమిదం జగత్ శర్మచంద్రశ్చ సూర్యశ్చర్మ బ్రహ్మ ప్రజాపతే భూతం వదిష్యే భువనం వదిష్యే తేజ వదిష్యే యశో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మాహమిదముపస్తరణముపస్తరణముపస్తరణం మే ప్రజాయే పశూనాం భూయాదుపస్తరణమహం ప్రజాయే పశూనాం భూయాదం ప్రాణాపానో మృత్యోర్మాపాదం ప్రాణాపానో మామాహాదిష్టం మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమదేం దేవేభ్యో వాచముద్యాసకం శుశ్రూషేణ్యా మనుష్యేభ్యస్తం వా దేవాంతు శోభాయే పితురానుమదంతు ఓం శాంతి శాంతి శాంతిః యుంజతే మన ఉదయుంజతే ధియః విప్రావిప్రస్య బృహదో విపశ్చితః విహోత్రాదుధేవయునావిదే కయితే అహీ దేవస్య విదః పరిష్కృతిః దేవస్య త్వాదుమిదః ప్రథవే అశ్వినాద్ బాహుభ్యాః ఓష్ణాస్తాభ్యామాదే అభ్రిరధినారిరసి అధ్వరకర్దేవేభ్యః ఉత్తిష్ఠ బ్రహ్మణస్పదే దేవయంతస్వేమహే ఉపప్రయంతు మరుదః సుదానవః ఇంద్రప్రాశోర్భవాసజా రైత బ్రహ్మణస్పతిః ప్రదేవ్యేతు సోనృతా అచ్చావేనన్నర్యం పంక్తిరాససం దేవాయజ్ఞం నయంతు నః దేవీ అనుమేమగం సాధ్యాసమద్యిర మఖాయత్వాఖస్యత్వాశేష్ణేగ్రాశే నిర్ధ్యాసమద్య మఖస్య శిర మఖాయత్వాఖస్యత్వాశేష్ణే దేవీరస్ భూతస్ ప్రసమజాగృతావరీ నిర్ధ్యాసమద్య మఖస్య శిర మఖాయత్వా మఖస్యత్వాశేష్ణే ఇంద్రస్యోజోధి నిర్ధ్యాసమద్య మఖస్య శిర మఖాయత్వా మఖస్యత్వాశేష్ణే అగ్నిజాధి ప్రజాపతేరేదః నిర్ధ్యాసమద్య మఖస్య శిర మఖాయత్వా మఖస్యత్వాశేష్ణే ఆయుర్ధేః ప్రాణంధేః అపానంధేః వ్యానంధేః చక్షుర్ధేః శ్రోత్రంధేః మనోధేః వాచంధేః ఆత్మానంధేః ప్రతిష్టాంధేః మాంధేః మయిధేః మధుత్వా మధురాకరోతు మఖస్య శిరోధి యజ్ఞస్య పదేస్థః గాయత్రేణ త్వాఛందసాకరోమి తేష్టుభేణ త్వాఛందసాకరోమి జాగదేన త్వాఛందసాకరోమి మఖశ్చరాశ్నాభి అజిజిష్టే విలం గృహ్ణాతు పాంగేన ఛందసా సూర్యస్య హరసాశ్రాయ మఖోగిష్ణాశ్వస్య నిష్పదసి వరుణస్థాశతవ్రతాసోపయతు మిత్రావరుణయా ధ్రువేణ ధర్మణా అర్తిషే సోజిషే జ్యోతిషే తపసే అభీమం మహినాదివం మిత్రూవ సప్రథాశ్రవసా పృథివీ మిత్రణే ధృత సర్వదేవస్య సారథిం యుమ్నం చిత్రశ్రవస్తమం సిద్ధ్యే దేవస్థాపితోద్భవదు సుపానిష్టం గురి సుబాహృతశక్త్యా అవద్యమాన పృథివ్యా ఆశాదిశాపృణ ఉత్తిష్ట బృహం భవ ఓర్ధస్తిష్ట ధ్రువస్తం సూర్యస్య త్వాచక్షుషాంగేక్షే సాధవే సుక్షిత్తే ఇదమహమ్మాముష్యాయనం విశాభిర్బ్రహ్మ వర్తతే పర్యోహామి ఆయత్రేణ త్వాఛందసాక్షిణగ్నే ఏకృతేన త్వాఛందసాక్షిణగ్నే జాగదేన త్వాఛందసాక్షిణగ్నే శృణత్వాగ శృణతృత్వాగ శృణతృత్వాహవి సృంధివాజం సృంధివర్జం సృంధిహవి దేవపురస్థిరసఖ్యాసం బ్రహ్మన్ ప్రవర్గేణ ప్రజరిష్యామర్ధర్మమభిష్టి అగ్నే ద్రోహిణో పురోడాశ్రయ ప్రతి ప్రస్థాతర్విహర ప్రస్తోత సామానిగాయ యజుర్యుక్తంసాభిరాక్షన్ విశ్వే దేవేరుణమతం మరుద్భి దక్షిణాభిప్రదలం బాలయిష్ణం సుభావహంతుమనస్యమానం సమాహృతంధే శిఖణీయమాన భోర్భువ సువ ఓమింద్రవంత ప్రజరద బ్రహ్మన్ ప్రజరిష్యామ హోదర్ధర్మభిష్టి హిమాయత్వా ముఖాయత్వా సూర్యస్య హరధేయత్వా ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ పానాయ స్వాహ చక్షుషే స్వాహ శ్రోత్రాయ స్వాహ మనసే స్వాహ వాచే సరస్వత్యై స్వాహ దక్షాయ స్వాహ కృతవే స్వాహ ఓజసే స్వాహ బలాయ స్వాహ దేవస్వాధ్వానక్తో పృథివేంద్రపదస్రాయ స్వాజిరసిజ్యోతిరసి సగుంధేరస్వ మహాగుంపసి శోచస్వదే వేధమ విభ్యోమాజ్ఞేర్య సృజ ప్రశస్తం అంజన్ దియం ప్రథయంతో న విప్రావంతన్నాగ్నితపంతపుత్రిప్రేష్ట ఆధర్మాగ్నిమతయన్న సాదీన్ అనాధర్ష్యా పురస్తాన్ అగ్నేరాధిపత్యే ఆయుర్మేధా పుత్రవతే దక్షిణ ఇంద్రస్యాధిపత్యే ప్రజామేధా సుషదా పశ్చాత్ దేవస్థ పితరాధిపత్యే ప్రాణం మేధా ఆశ్వతిరుత్తరద మిత్రావరుణయోనాధిపత్యే శ్రోత్రం మేధా విధృతిరుపరిష్టాత్ బృహస్పతిపత్యే బ్రహ్మమేధా క్షత్రం మేధా తేజో మేధా వర్చో మేధా యశో మేధాస్తపో మేధా మనోమేధా మనోరశ్వాజిభూరిపుత్ర విశ్వాభ్యోమానాష్ట్రాభ్యపాహి మే భూయామాహి పుంసే తపోష్ణే అంతరాగం అమిత్రాన్ తపాశంసమదృష పరస్ తపావసోచితానో అనిత్తాన్ వితేతిష్టంతామజరా అయాద చితస్థవరిచిత స్వాహావరుధ్య పయశ్రేయస్వ మా అసి ప్రమాసి ప్రతిమాసి సమ్మాసి ఇమాసి ఉన్మాసి అంతరిక్షస్యాంతర్ధిరసి ఇవంతపశస్త్రాయస్వ ఆభిర్గేర్భిర్గతోణం ఆప్యాయయః ఇవ వర్ధమానః యదా స్తోద్రుభ్యామహి గోత్రా విజాతి భూయిష్టభాజో అథదే శ్యామ శుక్రందే అన్యద్రితందే అన్యదే విషరూపే అహనే ద్యౌలివాహి విశ్వాహి మాయావశిస్వసావః భద్రాదే పూషన్ నిఘదాదిరస్తు అరిహన్ విపరిషితాయకానిధన్వ అరిహన్ నిష్కంగిజనం విశ్వరూపం అరిహన్ నిజందే విశ్వమభ్భువం నమావోజీయోరుద్ధ్రస్తి గాయత్రమధి శ్రేష్ఠమధి జాగతమధి మధు మధు మధు దశప్రాజేర్దశభాదక్షిణా దశప్రదేజేర్దశభాసుమనస్యమానః సమృతంధేణీయమానः అగ్నిష్ట్వా వదుభిః పునస్తా ద్రోణేన గాయత్రేణ ఛందసా సమార్జితో రోజయ ఇంద్రస్త్వా రుద్రేర్దక్షిణతో రోజయ రుద్రేష్టుభేణ ఛందసా సమార్జితో రోజయ వరుణస్త్వా చిత్తే పశ్చాద్రోజేణ జాగతేన ఛందసా సమార్జితో రోజయ విధానస్త్వా మారుతో పద్భిరుద్ధరతో రోజయ త్వానిష్టుభేణ ఛందసా సమార్జితో రోజయ బృహస్పతిస్తా విశ్వే దేవే ఉపరిష్టాద్రోజేతుపాంతేణ ఛందసా సమార్జితో రోజయ రోజసత్వం దేవ ధర్మ దేవేష్వధి రోజిరీయాహం మనుష్యేషు సమృతాధర్మజనత్వం దేవేష్వాయుష్మాగస్తేజస్వే బ్రహ్మవర్చస్యసి ఋతోహం మనుష్యేష్వాయుష్మాగస్తేజస్వే బ్రహ్మవర్చసి భూయాసం ఋగసి ఋజం మైథేహి మయుగే రథ పురస్కాద్రోజసే రథదక్షిణ రథ ప్రత్యంగ దశోదంగ దశోర్ధ్వభాజుమనస్యమానః అనస్తంబ్రాణిషమోర్జంధేహి రాజే వాజునే భవస్వ రోజో ధర్మోరుచీయ అవశ్యం గోపావని పద్యమానం ఆనసరాజపతిశరందం రథేజే సవిజోజేర్వసానః ఆవరేవర్తి భువనేష్వంతః అత్ర ప్రావేః మధుమాధ్వేభ్యాం మధుమాధోజేభ్యాం అనువాన్ దేవవేదయే సమగ్రిరగ్నినాగత సందేవేణ సమిత్రా సగం సూర్యేణ రోజతే స్వాహా సమగ్నిస్తపసాగత సందేవేణ సమిత్రా సగం సూర్యేణారోజిష్ట ధర్తా దివాభిభాసమిత్రః పృథివ్యా ధర్తా పురోరంతరిక్షస్య ధర్తా ధర్తా దేవో దేవానాం అమర్త్యస్తపోజాః హృదే త్వా మనసే త్వా దివే త్వా సూర్యాయ త్వా ఊర్ధ్వమిమనద్ధరం కృషి దివిదేవేహోత్రాయ చ విశ్వజాంభువాంపదే విశ్వస్య భువనస్పదే విశ్వస్య మనసస్పదే విశ్వస్య మజసస్పదే విశ్వస్య తపసస్పదే విశ్వస్య బ్రహ్మణస్పదే దేవశ్వస్తం దేవకర్మ దేవాన్ పాహి తపోజాం వాజమస్మేక్షదే వాయువం గర్భో దేవానాం పితామదీనాం ప్రజానాం మదః కవీనాం సందేవో దేవేణ సుమిత్రాయుష్ట సగం సూర్యేణారుక్త ఆయుద్ధాస్తమస్తభ్యం కర్మవర్చోదాసి పితానాసి పితానాబోధ ఆయుద్ధాస్తనోధాప్పయోధాః వర్చోదావరి బోధార్థ వినోదాః అంతరిక్ష ప్రభురాన్ అశీమహి మామాహిగుంసే తమాజ్ఞే గ్రహపచర విషామసే విశ్వాసాం మానుషీణాం శతం పూర్ధ్వర్యమిష్టపాహ్యగుంహద సమేద్ధారగం శతగుంహిమాః తంద్రావిణగుంహార్దివానం ఇహైవ రాతయః సంతో తుష్టేమదేశపేయ సురేతారేతో దధానా వీరం విదేయతమ సందృశే మాహగం రాయస్తోషేణ వియోషం దేవస్యత్వాదవిదప్రథమే అశ్వినా బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యామాదరే అదిత్యేనాస్నాథే ఇడయేహి అదిదయేహి సరస్వత్యేహి అసావేహి అసావేహి అసావేహి అదిత్యావృష్ణ్యేషమసి వాయురస్యేణ ఓషాత్రోపావసృజత అశ్వభ్యాం ప్రజాపయ ఎస్తే స్థనశ్రయోమయోభో ఏన విశ్వాముష్యసి వార్యాని యోరత్రధావసమిర్ధ్య సుదర్ప్ర సరస్వతిమిషధాన వేగ ఉత్తర్మగుంసిగుంష ఉష్ణఘర్మం పాహి ఘర్మాయ జిగుంష బృహస్పతిస్తోపచేతతో దానవస్థవైరవ విశ్వకృతో లోహిరేణ అశ్వభ్యాం బిన్వస్వ సరస్పత్యే బిన్వస్వ ఓష్ణే బిన్వస్వ బృహస్పతయే బిన్వస్వ ఇంద్రాయ బిన్వస్వ ఇంద్రాయ బిన్వస్వ గాయత్రోధి తైష్టుభోధి జాగతమధి సహోర్జో భాగే నోగమేహి ఇంద్రాశ్వినాధునస్కారఘస్ ఘర్మం పాదవసో విదావటే స్వాహా పాదోర్యశ్చరస్మయే వృష్టివణయే జుహోమి మధుహవిరథి సూర్యస్య తమస్తవ యావా పృథివీభ్యాం వా పరిగృహ్ణామి అంతరిక్షేణ త్వోపయచ్చామి దేవానాం పాపితనామనమతోహత్తగుంసగేయం తేజోధి తేజోను ప్రేహే దివస్పృంగ్మామాహిగుంసే అంతరిక్షస్పృంగ్మామాహిగుంసే పృథివిస్పృంగ్మామాహిగుంసే సువరతి సువర్మేయచ్చ దివయ్యచ్చ దివోమాపాహి సముద్రాయ త్వావాతాయ స్వాహా సలిలాయ త్వావాతాయ స్వాహా అనాదృశ్యాయ త్వావాతాయ స్వాహా అప్రజదృశ్యాయ త్వావాతాయ స్వాహా అవస్యవే త్వావాతాయ స్వాహా ధువస్పదే త్వావాతాయ స్వాహా శ్రీమద్వదే త్వావాతాయ స్వాహా అర్గయే త్వావసుమదే స్వాహా సోమాయ త్వా రుద్రవదే స్వాహా వరుణాయ త్వా నిత్యవదే స్వాహా బృహస్పతయే త్వా విష్ణుదే వ్యావదే స్వాహా సవిత్రే త్వభుమదే విభుమదే ప్రభుమదే వాజవదే స్వాహా యమాయ త్వాంగిరస్పదే విధుమదే స్వాహా విశ్వాసా దక్షిణసదే విశ్వాన్ దేవాలయాదిహ స్వాహాగతస్య ఘర్మస్య మధోహాప్రిపరమశ్వినా స్వాహాగ్నయ యజ్ఞయాయ శయ్యజుర్భిః అశ్వినా ఘర్మం పాదగుంహాద్దివానం అహద్దివాభిరోజుభిః అనుగాంద్యావా పృథివీమగుంసాతాం స్వాహేంద్రాయ స్వాహేంద్రావట ఘర్మం పాదమశ్వినాహాద్దివానం అహద్దివాభిరోజుభిః అనుగాంద్యావా పృథివీమగుంసాతాం సంప్రావ్యయ్యథావటే నమో దివే నమ పృథివ్యై ద్విధా ఇమం యజ్ఞం యజ్ఞమిమం ద్విధాః దివం గచ్చ అంతరిక్షం గచ్చ పృథివీం గచ్చ పంచ ప్రతిశో గచ్చ దేవాన్ ధర్మపాన్ గచ్చ ప్రేన్ ధర్మపాన్ గచ్చ పృథివీభిః ఊర్జవీభిః బ్రహ్మణేభిః క్షత్రాయభిః అద్యప్యేభిః ఓషధేభ్యప్యేభిః వనస్పతిభ్యప్యేభిః దేవాపృథివేభ్యాం యేభిః భూతాయ వేభిః బ్రహ్మవర్చసాయ వేభిః యజమానాయ వేభిః మర్త్యంజ్యేష్ఠాయ వేభిః ఇష్యేయేత్వా నిమ్నాయత్వా ఇంద్రియాయత్వా భూత్యేయేత్వా ధర్మాసు ధర్మామేణ్యస్మే బ్రహ్మాణి ధారయ క్షత్రాణి ధారయ విషంధారయ నేత్వా వాదస్కందయాద్ అముష్యత్వా ప్రాణేషాదయామి అమునా సహనిరత్సం గచ్చ యోస్మాన్ వేత్తే ఎంచ వయం దుష్మః ఓష్ణే సరసే స్వాహా గ్రావభ్య స్వాహా పృథిరేభ్య స్వాహా ద్యావా పృథివేభ్యాకి స్వాహా ఋతుభ్యో ఘర్మవేభ్య స్వాహా రుద్రాయ రుద్రహోత్రే స్వాహా అహర్జ్యోతిఃకేతనాయుషతాం సుజ్యోతిర్జ్యోతిరాగస్వాహా రాతృజ్యోతిఃకేతనాయుషతాం సుజ్యోతిర్జ్యోతిరాగస్వాహా అపేపరోమాహ్నో రాత్రిమాపాహి ఏషా తే అగ్నే సమితే తయా సమిధ్యస్వ ఆయుర్మేదాః వర్తసామాంజీః అపేపరోమా రాత్రిహ్నో మాపాహి ఏషా తే అగ్నే సమితే తయా సమిధ్యస్వ ఆయుర్మేదాః వర్తసామాంజీః అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహా సౌర్యాజ్యోతిర్జ్యోతిస్సౌర్యస్వాహా భూస్వాహా ఉదగం హవిః మధుహవిః ఇంద్రతమేఘ్నౌ పితానాదిమాపాహిగుంసేః అశ్యామదే దేవధర్మ మధుమతో వాజవదప్పిదుమతః అంగిరస్పదస్పసావినః అశేవహి త్వామాపాహిగుంసేః సూర్యస్య రశ్మిభ్య స్వాహాత్రేభ్య ఘర్మయాతే దిభిషుగే యాగాయత్రే ఛందసి యా బ్రాహ్మణే యాహవిర్ధానే తాంతయేదేనావిజే స్వాహా ఘర్మయాతేంతరిక్షేషుగే యాత్రైత్రుభే ఛందసి యారాజున్యే యాగ్నేభే తాంతయేదేనావిజే స్వాహా ధర్మయాదే పృథివ్యాగుంశుక యాజాగతే ఛందసి యావైష్యే యాసులసి తాంతయేదేనావిజే స్వాహా అనునాద్యానమతి అన్వితనమదే త్వం దివస్వాపరస్వాయాః అంతరిక్షస్యనవపాయి పృథివ్యాస్తాధర్మణా వయమనక్రామాసువితాయనవ్యసే బ్రహ్మణస్తావరస్వాయాః క్షత్రస్యనవపాయి విశస్వాధర్మణా వయమనక్రామాసువితాయనవ్యసే ప్రాణస్యత్వరస్వాయే చక్షురస్తనవపాయి స్వాత్రస్యత్వాధర్మణా వయమక్రామాయనవ్యసేజనధాయాభిశ్వాశ్వర్మజ ప్రధా అపద్వేషర అన్యత్రిమ ఘర్మేణ మేతత్పురేషం తేన బద్ధస్వచాజప్యాయస్వ బద్ధిమహి వయమ్ ఆజప్యాధిమహే రంధర్నామాగంధర్వ తస్యతే మత్రధ్వవిర్ధానం అన్యరధ్యక్షాః రుద్రాధిపతిః సమహావిషా సంప్రాణేన సంవర్తితా సంవయసా సంగోపత్యేన రఘుమ్రాయస్తోషేణ యోస్మాన్ ద్వేష్టి యంజపయందుష్మః అరేక్షసద్దుజాహరిః మహాన్ మిత్రానదరిశదః రఘుంశౌర్యేణ రోజనే నమస్తే విశ్వామగంధర్వం ఆపోతృతే విశ్వామిణాదో దివ్యాగంధర్వాదో విమాన ఇంద్రోదక్షం పరిజానాధీనం ఏదత్తం దేవ ధర్మ దేవో దేవానుపాగాః ఇదమహం మనుష్యో మనుష్యాన్ స్వామీ సహజాష్ణోషేణ సుమిత్రానాపోషందో దుర్మిత్రా తస్మై భూయాసుమస్మయేత్రమోషత్యమస్మభ్యముసనే గాయత్రం నవీయాగుంసం అగ్నే దేవే ప్రవోషః